ఎనిమిది బయటి లోపలి ప్రపంచాలు. ఈ తత్వం తెలియని పామరులు మరణం అంటే భయపడతారు. మరణంలో మనస్సు, బుద్ధి, అహంకారం మొదలైనవన్నీ పూర్తిగా నశించిపోతాయని వారు అనుకుంటూ ఉంటారు. అది పొరపాటు. అది ఎలాగో వివరిస్తాను, విను. ఒకనొక ప్రారబ్ధ శేషం వల్ల ఒకడికి మానవ జన్మ వచ్చిందనుకుందాం. ఆ జీవి ఆ కర్మశేషం వల్ల అనుభవించవలసి ఉన్న సుఖదుహకాలకు అనుగుణంగా వాడి యొక్క శరీరము కొన్ని పరిసర ప్రాంతాలు, వీటిని జతపరిచే చిత్తవృత్తులు, ఇలాంటివన్నీ రూపొందుతాయి. కొంతకాలానికి ఆ కర్మశేషం ఖర్చైపోయి మరొక కర్మశేషం అనుభవానికి రావడం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఆ జీవికి వెనుకటి దేహం మీద అహంభావాన్ని పుట్టించిన చిత్తవృత్తి పూర్తిగా మరపున పడిపోయి అది రాబోయే దేహం మీద అహంభావాన్ని పుట్టించబోయే చిత్తవృత్తి వైపు దూకుతూ ఉంటుంది. ఇలాంటి దశలో వెనుకటి ఆయసర్ 14 చిత్తవృత్తిని మర్చిపోవడం పేరే మరణం. దాన్ని వాడు మర్చిపోయాడే తప్ప చిత్తవృత్తి అనేది పోలేదు. అందుకే మరపే మరణం అని పూర్వం నీకు చెప్పాను. జీవుల చిత్తవృత్తులు చచ్చిపోలేదు. కనుకనే ఇదిగో చూడు, అవి నాకీ అనంతాకాశంలో గాలిలో మేరు మందర పర్వతాలు తేలిపోతున్నట్లుగా కనిపిస్తున్నాయి. శ్రీరాముడు, గురుదేవ, నాకేమీ కనిపించడం లేదు. వశిష్ఠుడు, కనిపించడం అంటే కళ్లకు కనిపించడం కాదయ్యా. అర్థం చేసుకుంటే మనస్సుకి కనిపిస్తాయి. ప్రతిజీవి పాత శరీరాన్ని విడిచినప్పుడు సూక్ష్మదేహంతో రాబోయే శరీరానికి పోతాడా లేదా? ఆ శరీరాన్ని అందుకునే లోపల ఆ ప్రాణం అంటే సూక్ష్మ శరీరం ఆకాశంలో తేలియాడుతూనే ఉంటుందిగదా. ఆ ప్రాణంలో చిత్తం ఉంది. ఆ చిత్తంలో సంకల్పాలున్నాయి. ఆ సంకల్పాలలో మేరు మందరాది పర్వతాలు కూడా ఉన్నాయి. అవి చిత్రాలతో పాటు గాలిలో తేలియాడుతూనే ఉంటాయి. ఆ జీవి యొక్క రాబోయే అనుభవం కోసం ఆ దృష్టితోనే నేను మేరు మందరాది పర్వతాలు గాలిలలో తేలియాడుతూ కనిపిస్తున్నాయి అన్నాను. ఈ దృష్టిని అర్థం చేసుకుంటే ఎంతెంతమంది మూత జీవులున్నారో, వాళ్ల చిత్రాలలో ఎన్నెన్ని రకాల ప్రపంచాలున్నాయో, వాటిలో కొన్ని ఒకదానితో ఒకటి కలిసి కొన్ని ఏ సంబంధమూ లేకుండా విడిపోయి మన పరిసరాకాశంలో ఎలా తేలియాడుతున్నాయో ఆలోచించుకుంటే ఆశ్చర్యంగా లేదు. రామ, ఈ బయటి కంటికి కనిపించే ఈ ప్రపంచానికి, గాలిలో తేలియాడే ఆ ప్రపంచాలకు తేడా ఏమిటి? ఒక్కటే తేడా, బయటి ప్రపంచం మీద నీకు అహంకార మమకారాలు ఏర్పడ్డాయి. అందుచేత నీకు ఈ ప్రపంచం సత్యంలాగా కనిపిస్తోంది. మిగిలిన ప్రపంచాల మీద అలాంటి అహంకార మమకారాలు ఏర్పడలేదు. అందువల్ల అవి సత్యాలనే దృష్టి కలగడం లేదు. దీన్నిబట్టి నీ అహంకారమే ఈ ప్రపంచంగా భాసిస్తోందని అర్థమవుతోంది కదా. కనుకనే ఈ అహంకారాన్ని తొలగించుకుంటే సంసారం తొలగిపోతుందని నేను చెబుతున్నాను. శ్రీరాముడు, గురుదేవ, మీరు బయటి ప్రపంచమని, లోపలి ప్రపంచమని విడదీసి మాట్లాడుతున్నారు. వీటిలో జీవుడి యొక్క వ్యావహారిక రూపమేది, పారమార్థిక రూపమేది, బాహ్య వ్యవహారాలకు ద్వారమేది? వశిష్ఠుడు, రామ, సర్వవ్యాపకమైన చైతన్యం సృష్టి చేయాలని సంకల్పించి మొదట పంచభూతాలను సృష్టిచేసి వాటిలోకి తనే ప్రవేశించి జీవుడనే వ్యవహారాన్ని పొందింది. ఈ విషయాలను చాందోగ్యోపనిషత్తు బాగా వివరించింది. ఇలా జీవుడైన చైతన్యం కన్ను మొదలైన ఇంద్రియాలను స్వీకరించి వాటి ద్వారా రూపం మొదలైన విషయాలను గ్రహిస్తోంది. ఇలా విషయగ్రహణం చేసే జీవుణ్ణి చేతనుడు అంటున్నారు. ఇది జీవుడి యొక్క వ్యావహారిక రూపం. దీనికి మూలమైన అసలు చైతన్యం ఉందే, అదే పారమార్థిక రూపం. అది సూక్ష్మము గాదు, స్థూలము గాదు, శూన్యము గాదు, అశూన్యము గాదు. ప్రపంచంలోని రకరకాల పదార్థాల రూపాలలో భాసించేది ఇదే. తను వ్యావహారిక జీవుడైనప్పుడు వాడి ఇంద్రియాల ద్వారా బయటకు ప్రసరించి చెట్టు పుట్ట మొదలైన పదార్థాల ఆకారాన్ని తనేచింది. వాటిని ప్రకాశింపచేసేది కూడా ఇదే. గమనిక, ఈ విషయాలను ముముక్షు వ్యవహార ప్రకరణంలో వీంద్రియం ద్వారా జ్ఞానం కలిగే విధానం అనే శీర్షిక క్రింద వివరించబడటం జరిగింది. బాహ్య వ్యవహారాలకు ద్వారాలు ఇంద్రియాలే. ఈ ద్వారాల ద్వారా జ్ఞానం బయటకు వచ్చి వివిధ విషయాలను గ్రహిస్తోంది గనుక గ్రహించే విషయాలను బట్టి జ్ఞానం కూడా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ఆయసర్ 15. ఉదాహరణకు, కంటివల్ల కలిగే జ్ఞానం వేరు, ముక్కువల్ల కలిగే జ్ఞానం వేరు అన్న అనుభూతి కలుగుతోంది. ఇవన్నీ భ్రాంతి జనితాలైన అనుభూతులే. ఈ అనుభూతులు గలవాడు వ్యష్టిజీవి, ఇతనికి మూలమైనవాడు సమష్టి జీవుడైన హిరణ్యగర్భుడు. ఇతడే విరాట్ పురుషుడు. సృష్టి మొత్తం ఇతని యొక్క శరీరమైనప్పటికీ చంద్రమండలం ఇతనికి సంకేతం. ఎందుకంటే చంద్రమండలం ద్వారానే మనస్సు అనేది ఏర్పడి వ్యష్టి జీవుడి హృదయంలోకి ప్రవేశిస్తుంది. చంద్రమ మనోభూత్వా హృదయం ప్రావిశత్ ఇత్యాది శృతివాక్యాలు ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. సృష్టిలో ఇలాంటి చంద్రులు వేలకు వేలు గడిచిపోయారు. అంటే వేలకు వేలు విరాట్ పురుషులు గడిచిపోయారు. ఇంకా ఎందరో గడవబోతున్నారు. ఈ సమష్టి విరాట్ పురుషుడు సత్య సంకల్పుడు కనుక అతను ఏది ఎలా కావాలనుకుంటే అది అలా రూపొందుతుంది. వ్యష్టి జీవులంతా ఇతని సంకల్పం వల్ల వచ్చిన వారే కనుక ఇతనికి వ్యష్టి జీవులకు మౌలిక భేదమేమీ ఉండదు. సమష్టిలో ఉండే సత్తా, వ్యష్టిలో ఉండే సత్తా రెండూ ఒకటే. కాని వ్యష్టి జీవుడు తనలో తనే నేను అనే భేదాన్ని కల్పించుకోవడం చేత బంధాన్ని పొందుతున్నాడు. కనుక రామ, నువ్వు నేను అనే పరిమిత అహంభావాన్ని తొలగించుకొని ఆనందఘన స్వరూపుడవై జ్ఞానిగా ఉండిపో.